विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం కుత్తు విళకెరియ కోటు కాల్ కటిల్ మేల్ కుత్తు విళకెరియ కోటు కాల్ కటిల్ మేల్ మెత్తెంద్ర పంచ శయనతిన్ మేలేరి మెత్తెంద్ర పంచ శయనతిన్ మేలేరి కొత్తలర్ పూ పాసురం యొక్క తాత్పర్యం: దీపముల చుట్టూను వెలుగుచుండగా ఏనుగు దంతములతో చేయబడిన కోళ్లు గల మంచముపై చల్లదనము తెల్లదనము మెత్తదనమును కలిగి ఎత్తైన విశాలముగు శయ్యపై అధిష్ఠించి గుత్తులు గుత్తులుగా పూచి వికసించిన పువ్వులను తలలో కేశపాసమును ముడుచుకునిన నీలాదేవి యొక్క వక్షస్థలముపై పరుండి విశాల వక్షస్థలముతో విరాజిల్లు ఓ శ్రీకృష్ణ, ఒక్కమారు నోరు తెరిచి మాట్లాడవయ్యా. కాటుకతో అలంకరింపబడి విశాలములైన కన్నులు గల ఓ నీలాదేవి, నీవు నీపై మోహమును వదిలి మా వద్దకు వచ్చుటకు అంగీకరింపకున్నావేమమ్మా? అంతమాత్రపు వియోగమును కూడా సహింపలేవా? ఇది నీ పురుషకార స్వరూపమునకు స్వభావమునకు కూడా తగినది కాదు అని ఈ పాసురం యొక్క తాత్పర్యం. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.